సనత్కుమారుడు వర్ణించిన రామస్వరూపము ఉత్తరకాం 3వ సర్గ. సనత్కుమార ఉవాచ: తస్య స్వరూపం వక్ష్యామి హ్యరుపస్యాపి మాయనః స్థావరేపుచ సర్వేషు నదేఘుచ నదీపుచ. 44. 159. ఓంకారశ్చైవ సత్యంచ సావిత్రి పృథవిచనః సమస్త జగదాధార శేషరూపధరో హి సహ సర్వే దేవా సముద్రాశ్చ కాలసూర్యశ్చ చంద్రమాః నూర్యోదయో దివారాత్రి యమశ్చైవ తథా నిలః అగ్నిరింద్రస్తథా మృత్యు పర్జన్యోవసవస్తథా బ్రహ్మరుద్రాదశ్చైవ యే చాన్యే దేవదానవాః విద్యోతతిజ్వలత్యేష పాతి చాతి చ విశ్వకృత్ క్రీడాంకరోత్యవ్యాత్మా సోమ్యం విష్ణుః సనాతన తేన సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం. సచరాచరం నీలోత్పల దళస్యామో విద్యద్వర్ణాంబరావృత శుద్ధజాంబునద ప్రఖ్యాం శ్రియం వామాంక సంస్థితం సదానపాయని దేవీం పశ్యన్నాలింగే తిష్ఠతి ద్రష్టుం నశక్యతే కైశ్చిద్దేవ దానవ పన్నగయః యస్య ప్రసాదం కుర్తే సచైనం ద్రష్టుమర్హతి నచేజ్ఞ తపోభిర్వానదానాధ్యయనాదిభ్యః శక్యతే భగవాన్ దశ్నుముపాయే ఇతరైరపి తద్భక్ష్స్తద్గత ప్రాణై సచ్చితైరుత కల్మషయః శక్యతే భగరాన్. విష్ణుర్వేదాంతమల దృష్టిభ్యః 44 నుండి 53 వరకు తాత్పర్యము: రూపములేనివాడై నను మాయగలవాడగు అతని స్వరూపము చెప్పెదను. సమస్తములై నస్థావరములందును నదినదములందును వ్యాపించి యుండును ఓంకారము సత్యము సావిత్రి భూమియు అతడే అతడే ఆది సేపుడే సమస్త లోకములకు ఆధారుడేయున్నాడు. సర్వదేవతలు సముద్రముఖులు కాలము చంద్రుడు సూర్యోదయమును పగలు రాత్రి య 160. యముడు వాయువు అగ్నితు ఇంద్రుడు మృత్యువు పర్జన్యుడు వసువులు బ్రహ్మరుద్రాదులు మరియు ఇతర దేవతలు దానవులందరూ విష్ణువే అతడు స్వప్రకాశుడు జ్వలించుచున్నాడు రక్షించుచున్నాడు భక్షించుచున్నాడు విశ్వమును నిర్మించుచున్నాడు. ఆ విష్ణువుచే సచరాచరములన్నీ వ్యాపింపబడియున్నవి. అతడు నల్ల కలువ రేకుల వలె నల్లని వాడే మెరుపు వన్నెగల వస్త్రములచే కప్పబడిన వాడే పరిశుద్ధమైన బంగారు వన్నే కలదియు ఎల్లప్పుడూ ఎడబాటు లేనిదియు అగులక్ష్మీదేవిని వామాంకమునయుంచుకొని కౌగలించుకొనియుండును. దేవతల చేతను దానవుల చేతను నాగుల చేతను అతడు చూడ సలవికాడు. అతడెవని ఎందనుగ్రహము చేయునో అతడు మాత్రమే చూడగలడు. యజ్ఞముల చేతగాని తపస్సుల చేతగాని ధ్యానాధ్యయనాదుల చేతగాని మరియే ఇతర ఉపాయముల చేతగాని ఆ భగవంతుని చూడలేము. వేదాంతమును నిర్మలమైన చూపుగలవాడును అతనియందే భక్తిగలవారును అతనినే పొందిన ప్రాణములు గలవారును అతని ఎందే మనస్సు గలవారును పాపరహితులగు సత్పురుషులు మాత్రము అతనిని చూడగలరు. సనత్కుమారునితో రావణుడు ఇంకను చెప్పెను: అట్లుగాక నీవు పరమేశ్వరుని చూడదలచిన ఎడల ఆయన త్రేతాయుగమున ఇక్ష్వాకు వంశమున దశరథ తనయుడై జన్మించును. తండ్రి యాజ్ఞానుసారము తమ్మునితోనూ జగన్మాతయు తన భార్యేగు మాయతో దండకారణ్యమున చరించుచుండును. అప్పుడు లక్ష్మీదేవితో కూడిన రాముని భక్తిభావముతో సేవింపుము అని నేను వానికి చెప్పినను రామ. వాడు నీతో వైర్యము నేకోరి నీతో యుద్ధము చేసి మరణించదలచి సీతనపహరించెను. ఈ సనత్కుమార రావణ సంవాదముమవిని 16 నను చదివెనను దీర్ఘాయువును ఆరోగ్యమును అనంతస్ఖము అక్షయధనము కలుగును. 161. సనత్కుమారుడు రామునితో రావణుని కథను చెప్పుచున్నాడు. ఒకనాడు రావణుడు నారదుని సత్కరించి తనతో సమాన బలవంతులైన వాళ్లెక్కడున్నారని అడిగెను. శ్వేతద్వీపంలో ఉన్నారని నారదుడు చెప్పగా వెంటనే శ్వేతద్వీపానికి పుష్పకంలో వెళ్లాడు. శ్వేతద్వీపం వద్ద పుష్పకం ఆగిపోయింది. రావణుడు శ్వేతద్వీపసుందరి మణులచేత చిక్కాడు. వాళ్ల పట్టునుండి మహాకష్టంతో తప్పించుకొని బయటపడ్డాడు. ఆవాటినుంచి విష్ణువుకు కోపం తెప్పించి ఆయన చేతిలో మరణించి వైకుంఠానికి పోదలచినాడు. సీతను అపహరించాడు. నీచేత చావడానికే సీతను తెచ్చి తల్లిలా చుచుకున్నాడు అని ముగించాడు. రాముడు ఆగస్త్యని పూజించాడు. ఆయన తన శిష్యులతో ఆనందంగా తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. రాముడు సీతాసమేతుడే అందరితోనూ సంసారిలాగా కలిసి మెలసి ఉండేవాడు. కుబేరుడు రాముని ఉపయోగార్థము పుష్పకాన్ని పంపాడు. నేనిప్పుడు నిన్ను తలుస్తానో, అప్పుడు నా వద్దకురా, అంతవరకు అదృశ్యంగా ఉండు అని చెప్పాడు. రామరాజ్యంలో దేశం సస్యశ్యామలమైంది. ఆయన కాలంలో జనులందరూ ధర్మవర్తనులు, స్త్రీలు పతివ్రతలు. రాముని పాలనలో పుత్రశోకం అనుభవించిన వారు లేరు. సీతతో మంత్రులతో విమానంలో భూమినంతా సంచరించేవాడు. ఒక బ్రాహ్మణుడి పుత్రుడు అకాలమరణం చెందాడు. అరణ్యంలో శంబుకుడను శూద్రుడు తపస్సు చేయడం వల్ల ఇది జరిగిందని శంబుకుని వధించి బాలుని బ్రతికించాడు. రాముడు పెక్కుచోట్ల కోట్ల సంఖ్యలో శివలింగాలు ప్రతిష్ఠించాడు. రాముడు ధర్మమూర్తి. సర్వలోక పాపాలను పోగొట్టే పావన చరిత్రను నెలకొల్పినాడు. ఏకపత్నివ్రతుడు. సీత కూడా భర్త అభిప్రాయమునకు తగినట్లు నడుచుకునేది. ఒకనాడు సీతాదేవి రామునితో, నిట్లనేను దేవదేవా జగన్నాథ పరమాత, తదేవతలు ఏకాంతమున నాతో, 162 ఇట్లనిరి. రాముడు తన సనాతన స్థానమగు వైకుంఠమును మమ్మల్ని వదలి నీతో కూడి భూలోకంలో యుంటున్నాడు తల్లి. నీవు మొదట వైకుంఠానికి వచ్చేది, ఆయన ఆ తర్వాత వైకుంఠమునకు వచ్చును, మాకు రక్షణ కలుగుతుంది. అవుడు రాముడు, దేవి అంతయు నాకు తెలుసు. లోకాపవాదమను నెపముతో నిన్ను వాల్మీకి ఆశ్రమమునకు పంపెదను. అచట నీకు 2 కుమారులు జన్మించగలరు. నీవు మరల నా వద్దకు వచ్చి లోకులకు నమ్మకము కలుగుటకై శబథము చేసి భూరంధ్రము ద్వారా వైకుంఠమునకు చేరుము. తర్వాత నేను కూడా వచ్చెదను అని ఆమెకు చెప్పెను. ఒకనాడు సభామధ్యమున లోకులు తనను గూర్చి ఏమనుకోనుచున్నారో తెలుపవలసనదిగా విజయుడను వాణి నడిగెను. వాడిట్లు చెప్పెను, ప్రభు, లోకులిట్లను కొనుచున్నారు. శ్రీరాముడు ఇతరులు చేయలేని పనులను చేసినాడు. కాని దుష్టుడగు 11 రావణునిచే హరించబడిన సీతను ఇంటి యందుంచుకొని సంకోచము లేకుండా ఉన్నాడు. అది విని రాముడు లక్ష్మణుని పిలిచి, సీత వల్ల నాకు గొప్ప అపకీర్తి కలిగినది. నీవు ప్రాతకాలముననే సీతను రథముపై తీసుకొని పోయి వాల్మీకాశ్రమమున విడిచిపెట్టి వెంటనేరమ్ము అని చెప్పాను. లక్ష్మణుడుంటులే ఆమెను వాల్మీకాశ్రమ సమీపమున వదలి అమ్మ రామాజ్ఞ చేయిట్ల చేయవలసి వచ్చినదని విన్నవించుకొనేను. సీత దుహఖమ్మునకు మేరేయలేదు. వాల్మీకి తన దివ్య దృష్టితో భవిష్యత్ జ్ఞానము కలవాడై సీతను పిలుచుకుని వచ్చి పూజించి మునివనితల కప్పగించెను. వారును ఆమెను సేవించుచుండిరి. శ్రీరామచంద్రుడు సీత వియోగముతో సమస్త భోగములను పరిత్యజించి వైరాగ్యముతో నుండెను రాజర్షివలే దినచర్యలు చేయుచుండెచు. ప్రాచీన రాజర్షుల చరిత్రలను చెప్పుచుండెను. ఒకనాడు లక్ష్మణుడు సాధన చతుష్టయ సంపదతో కూడిన వాడే శ్రీరాముని ఏకాంతమున కలుసుకొని భక్తితో నమస్కరించి ఇట్లు ప్రశ్నించెను. 163